ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో, ఎన్నెల్లొచ్చి నెల్లు పూలే ఎండికి నీళ్ళయ్యేనమ్మో, కొంగు చాటు అందారన్నీ పేరంటే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మా సోగాడు. ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మా సోగాడు. కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు, వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు. చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ, చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ. ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మా సోకా.